ఆటల సరదాలో పుస్తకం 5వ భాగం కప్పి, బావి, క్రేన్ మొదలైన వాటిలో కప్పీని ఉపయోగిస్తారు. కప్పీల సహాయంతో మనం పెద్ద బరువును తక్కువ శక్తిని ఉపయోగించి పైకెత్తగలుగుతాం. చౌకగా దొరికే 2 గుండీలను తీసుకోండి. 2 గుండీల వెనక భాగాలను చేర్చి సూది దారంతో కుట్టివేయండి. ఆ కుట్టు చతురస్రాకారంలో ఉండాలి. అడ్డపు కుట్టు ఉండకూడదు. అడ్డంగా ఉంటే గుండీల కేంద్రం చెడిపోతుంది. ఒక పొడవాటి సూది మనను వేడి చేయండి. ఆ మనతో గుండీల మధ్యలో రంధ్రం చేయండి. ఇదిగో గుండీల కప్పి తయారైపోయింది. కప్పీని వేలాడదీయడానికి ఒక పేపర్ క్లిప్ను హ్యాంగర్గా తయారు చేయండి. క్లిప్ను విప్పితే ఎస్ లాంటి రూపం వస్తుంది. ఎస్ ఒక కాలిని వంచి ఆ ఇరుసులో కప్పీని దోర్చండి. కప్పి వెలికి రాకుండా ఉండటానికి ఇరుసు కొనకు వాల్వ్ ట్యూబ్ ముక్కను ఒక దానిని తగిలించండి. ఈ విధంగా తక్కువ ఖర్చుతో తేలికైన వేగంగా తిరిగే కప్పి ఒకటి తయారవుతుంది. అయితే ఇందులో మీరు గమనించాల్సింది, ప్లాస్టిక్ గుండీలు అయితే వేడి సూదితో రంధ్రాలు చేయటం తేలిక. కప్పి ఉపయోగాలు: పెద్ద గుండీలతో పెద్ద కప్పీలు, చిన్న గుండీలతో చిన్న కప్పీలు తయారు చేయండి. అనేక చిన్న పెద్ద కప్పీలను చేర్చి కప్పీ సముదాయాలను తయారు చేయండి. వీటిని వేలాడదీయటానికి నిచ్చెన లాంటి ఒక హ్యాంగర్ను తయారు చేయాలి. నిచ్చెనలో నిలువు బొంగులకు బదులుగా బాల్ పెన్ ఖాళీ రీఫిళ్లను, అడ్డుకాళ్లకు బదులు గుండు సూతులను ఉపయోగించండి. ఈ కప్పీల సముదాయంతో మనం తక్కువ శక్తిని ఉపయోగించి పెద్ద బరువును పైకెత్తగలం. 3 గుండీ కప్పీలను వేలాడదీయండి. బరువు ఉండవలసిన చోట 5 నిండు అగ్గిపెట్టెలను వేలాడదీయండి. శక్తి వైపు కేవలం 1 నిండు అగ్గిపెట్టెను మాత్రం వేలాడదీయండి. ఈ 1 అగ్గిపెట్టె కిందకు పోవడాన్ని, అది 5 అగ్గిపెట్టెలను పైకి లాగడాన్ని మనం చూడగలం. రిమ్ము టైరు: మీరు కుట్టు మిషన్లో నల్లటి రబ్బరు రింగును చూసి ఉంటారు. ఈ రబ్బరు రింగు మిషన్ పై వీల్తో కలిసి తిరుగుతూ బాబిన్లో దారాన్ని నింపడానికి ఉపయోగపడుతుంది. 2 గుండీల కప్పీ పైన మీరు ఈ రబ్బరు రింగును తొడగవచ్చు. గుండీల కప్పీ 1 రిమ్ము అవుతుంది. రబ్బరు రింగు 1 టైరు అవుతుంది. ఈ విధంగా మీరు 2 జతల రిమ్ము టైర్లను తయారు చేసి ఏ బండిలోనైనా వాటిని అమర్చుకోవచ్చు. అగ్గిపెట్టె ట్రాలీ: 1 గుండుసూది కొనను వేడి చేసి దానిని 1 చౌక ప్లాస్టిక్ గుండి మధ్యలో గుచ్చండి. ఇప్పుడు గుండుసూది తలను వేడి చేయండి. వేడి గుండుసూది తలను నేలపై ఉంచి గుండీ రంధ్రాన్ని నొక్కండి. వేడి గుండుసూది తల గుండీ మధ్యన స్థిరంగా ఉండిపోతుంది. గుండి గుండుసూది కలిసి ఇప్పుడు డ్రాయింగ్ పిన్ అవుతుంది. ఈ డ్రాయింగ్ పిన్నుకు 1.5 సెంటీమీటర్ల పొడవు గల ఖాళీ బాల్ పెన్ రీఫిల్ ముక్కను ఒక దానిని తొడగండి. ఇలా 2 గుండీలతో చక్రాలు తయారవుతాయి. గుండుసూది ఇరుసుగా మారుతుంది. రీఫిల్ ముక్క బుష్ లేక బేరింగ్ అవుతుంది. ఈ విధంగా 2 జతల చక్రాలు తయారు చేయండి. ఈ చక్రాల బాల్ పెన్ రీఫిల్ మీద 1 నిండు అగ్గిపెట్టెది ఉంచండి. దానిని 1 రబ్బర్ బ్యాండ్తో బిగించండి. ఈ విధంగా అగ్గిపెట్టె ట్రాలీ తయారవుతుంది. మరో కొత్త అగ్గిపెట్టెను తీసుకోండి. దానిని మందు పూసిన భాగాన్ని మేజపై ఉంచి దానిని నడపండి. అందుకు ఎంత శక్తి కావాల్సి వస్తుందో గమనించండి. ఇప్పుడు అగ్గిపెట్టె ట్రాలీని నడపండి. ఏ స్థితిలో అధిక శక్తి కావాల్సి వస్తుంది, ఎందుకు? ఈ ట్రాలీతో మీరు ఘర్షణ లాంటి అనేక ప్రయోగాలను చేయవచ్చు.